మెదడు చరిత్ర 22వ భాగం. ప్రవర్తనవాదులే కాస్త విడ్డూరం మనుషులు అనుకుంటే వారిలో మరీ విపరీతపు ధోరణి కలవాడు బిఎఫ్ స్కిన్నర్. ఇతడు అనుసరించిన ప్రవర్తనవాదానికి విపరీతపు ప్రవర్తనవాదం అనే పేరు కూడా వచ్చింది. ప్రేరణ స్పందన అనే జంటల పరంగా ప్రవర్తనకి ఖచ్చితంగా వర్ణిస్తూ ఆ ప్రవర్తన కొన్ని పరిస్థితుల్లో క్రమంగా ఎలా వికాసం చెందుతుందో వర్ణిస్తూ వచ్చాడు స్కిన్నర్. ప్రవర్తనవాదులలో మరో ప్రముఖుడు థార్న్డైక్. ఇతడు కూడా తన పరిశోధనల్లో శుద్ధ వాస్తవికతకే అద్దం పడుతూ ఆత్మాశ్రయమైన మనోసంబంధమైన పరిభాషని పూర్తిగా త్రోసిపుచ్చుతూ వచ్చాడు. జంతువుల ప్రవర్తనని వర్ణించే ప్రయత్నంలో తెలివితేటలు, లోదృష్టి మొదలైన పదాలు వాడినప్పుడు వినటానికి బాగానే ఉంటాయి, కానీ వాటికి పెద్దగా వైజ్ఞానిక సారం లేదు. ఆ రోజులలో జంతు మనస్తత్వం మీద వచ్చే పుస్తకాల మీద దుమ్మెత్తి పోస్తూ, ఆ పుస్తకాలు మనకు నేర్పేది మనస్తత్వ శాస్త్రం కాదు, మనస్తత్వ స్తోత్రం, జంతువుల తెలివితేటలని అదే పనిగా పొగుడుతూ ఉంటారు, కానీ వాటి తెలివి తక్కువతనం గురించి ఎక్కడా ఎందుకు ప్రస్తావించరో అని చురకవేశాడు థార్న్డైక్. జంతువుల ప్రవర్తన మీద, అవి నేర్చుకునే విధానాల మీద లెక్కలేనన్ని ప్రయోగాలు చేసి ఆ ప్రయోగాల సారాంశంగా 3 మౌలిక నియమాలని సూత్రీకరించాడు. 1. పర్యవసానపు నియమం. బాహ్య ప్రపంచం నుండి వచ్చే ఒక ప్రేరణకి ఒక జంతువు ఒక ప్రత్యేక రీతిలో మళ్ళీ మళ్ళీ స్పందించాలంటే ఆ స్పందనకి పర్యవసానం హితమైనదా అహితమైనదా అన్న దాని మీద ఆధారపడుతుంది. జంతువు యొక్క స్పందనకి లేదా చర్యకి సత్ఫలితం కలిగితే ఆ జంతువు తదుపరిసారి అదేవిధంగా స్పందించే అవకాశం ఉంది. అలా కాకుండా దుష్ఫలితం కలిగితే స్పందన మారిపోయే అవకాశం ఎక్కువ. 2. ఇటీవలత్వపు నియమం. ఇటీవల కాలంలో ప్రదర్శించబడ్డ స్పందనే మళ్ళీ కనిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 3. అభ్యాస నియమం. ఒక ప్రేరణ స్పందన జంట పదే పదే ప్రదర్శించబడితే ఆ జంట మధ్య బంధం మరింత బలపడే అవకాశం ఎక్కువ. థార్న్డైక్ పరిశోధనల వల్ల ప్రేరణకి స్పందనకి మధ్య బంధం ఎలా మారుతుంది అన్న విషయం మీద అవగాహన పెరిగింది. ఉదాహరణకి, ఒక ప్రయోగంలో ఒక జంతువు దానికి ఎదురుగా కనిపిస్తున్న పచ్చ ఎరుపు మీటలలో పచ్చమీట నొక్కుతుంది. అందుకు ఫలితంగా ప్రయోగం చేసే వ్యక్తి దానికి బహుమానంగా ఓ మాంసం ముక్క అందిస్తాడు. ఈసారి మళ్ళీ ఆ 2 మీటర్ల మధ్య ఎంచుకోవలసి వస్తే ఆ జంతువు పచ్చమీట నొక్కే ఆస్కారమే ఎక్కువ. పోనీ ఈసారి ఎర్రమీట నొక్కింది అనుకుందాం, అప్పుడు ప్రయోగం చేసే వ్యక్తి దానికి శిక్షగా చిన్న విద్యుత్ షాకు ఇస్తాడు. ఈసారి పచ్చ ఎరుపు మీటలు కనిపించినప్పుడు ఎర్రమీట జోలికి ససేమీరా పోదు. జంతువు ఒక స్పందన చూపించినప్పుడు ఆహారం మొదలైన బహుమతులు ఇచ్చి దాని స్పందనని మరింత పోషించడాన్ని పునరుద్దీపనం అంటారు. ప్రవర్తన మొత్తాన్ని ప్రేరణ స్పందన అనే జంటల స్థాయికి కుదించే పద్ధతి జంతు మనస్తత్వ శాస్త్రానికి పునాది అయ్యింది. అయితే అలాంటి పద్ధతులని మానవ ప్రవర్తనకి విస్తరింపజేసే ప్రయత్నాలు మొదట్లో అంతగా పొసకలేదనే చెప్పాలి. అయితే 20వ శతాబ్దపు 2వ భాగంలో నాడీ శాస్త్రంలో గణనీయమైన పురోగతి జరిగింది. దాని ఫలితంగా థార్న్డైక్ తదితరులు అధ్యయనం చేసిన ప్రేరణ స్పందనల మధ్య బంధాలకి మెదడులో నాడీ తీగలు స్థూలమైన మూర్తి రూపాలుగా కనిపించాయి.